51 ఈడిత సం ధా ఈడితాత్ ఈడసుత విధి ధాతు పాఠాత్ స్తుతిభ్యః విషీకృత వేదాంపైరితి శేషః ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య ఇత్యాది శృతేః ఓం ఈడితాయే నమః ఆం వి ఈడస్తుతో అనుధాతువు వలన వేదాంత వాక్యముల చేత అనగా ఉపనిషద్వాక్యముల స్తుతింపబడునది గావున శ్రీ మహాత్రిపుర సుందరి ఈడిత ఎను నామముతో విరాజిల్లుచున్నది. ఏనిత్యో మహిమాష 136 లలితా త్రిశతి భాష్య బ్రాహ్మణస్య యుదు శృతి ఇది బ్రహ్మనిష్ఠుని యొక్క శాశ్వత మహత్వము అని చెప్పుచున్నది. బ్రహ్మవేత్త యొక్క మహిము ఇంత మహత్వ సంపన్నమైనప్పుడు సాత్ బ్రహ్మస్వరూపిణి పీనీయగు లలితాపరభట్టారిక యొక్క మహిమ వర్ణనాతీతము.